విశ్వా భువనాని జిహ్వదృషిర్హోతామిషసాదాపితానః సాశిషాద్రవిణమిచ్చమానః పరమచ్చదో వర ఆవివేశ విశ్వకర్మా మనసా యద్విహాయా ధాతా విధాతా పరమోద సంద్రిక తేషామిష్టాని సమిషా మదంతి యత్ర సప్తఋషీన్ పరేకమాహుః యో నః పితా జనితా యో విధాతా యో నః సతో అభ్యాసజ్జాన యో దేవానామధాయేక ఏవ తగుంసం ప్రశ్నం భువనాయంత్యన్యా తాయిదం తద్రవిణకుం సమస్మార్షయః పూర్వేతరితారో న భూనా అసూర్తాసూర్తారజసోభిమానే భూతాని సమగృణ్వన్నిమాని అతం విదాచయిదం జజానాన్యద్యుష్మాగమంతరం భవాది నీహారేణ ప్రావృతా జల్ప్యాదాసుదుర్మౌక్తాదశ్చరంతి పరో దివా పరగేనా పృథివ్యా పరో దేవేభిరసురేర్గుహాయత్ కగర్భం ప్రథమం దధ్రాపోయత్తదేవా సమగచ్చంత విశ్వే తమిర్గర్భం ప్రథమం దధ్రాపోయత్తదేవా సమగచ్చంత విశ్వే అజస్య నాభావర్ధేకమర్పినయ్యస్మిన్నిదం విశ్వం భువనమధిశ్రుతం విశ్వకర్మాఖ్యజనిష్టదేవాభవద్వితీయః తృతీయః పితా జనితౌషధీనామపాంగర్భం వ్యదధాత్పురుత్రా చక్షుషః పితా మనసా విధీరో ఘృతమేనే అజనన్నమానే యదేదంతా అదృగృంహంత పూర్వ ఆదిద్యా వా పృథివీ అప్రథేతా విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్త ఉత విశ్వతస్పాద్ సంబాహుభ్యాం నవతి సంపదత్రేర్భ్యా వా పృథివీ జనయం దేవ ఏకః యుజ్యస్మిదాసీదధిష్ఠానమారంభణం కథమశ్చిక్కిమాసీత్ యది భూమిం జనయన్ విశ్వకర్మా విద్యామోన్మహినా విశ్వచక్షాః ంగముసమృక్షాసేద్యతోద్యా వా పృథివీ నిష్టదక్షుః మహేషిణో మనసా పృచ్ఛద్యుతద్యలభ్యుభువనాని ధారయన్ యాతే ధామాని పరమాణి యావమాయా మధ్యమా విశ్వకర్మన్ముతేమా శిక్షాసఖిభ్యో హవిషస్వధావ స్వయం యజస్వతనుమంజుషాణః వాచస్పతిం విశ్వకర్మాణమూతయోయుజం వాజ అద్యాహువేమ సమానే తిష్టా హవనాని జోషతే విశ్వసంభోరవసే సాధు కర్మా విశ్వకర్మణ హమిషా వావృధాన స్వయస్వతనురంజుషాణః ముఖ్యం పన్యే అభిదః సపత్నా ఇహాస్మాకం మఘవా సూరిరస్తు విశ్వకర్మణ హవిషావర్ధనేన త్రాతారమింద్రమకృణోరవభ్యం తస్మే విషః సమనమంద పూర్వేరయముగ్రో విభవ్యో యథాసత్ సముద్రాయ వయునాయ సింధూనాం పతయే నమః నదీనాగుం సర్వాసాం పిత్రేషు హుతా విశ్వకర్మణే విశ్వాహామర్త్యగుం హవిః ఉదేనముత్తరాన్నయాగ్నేనృదేనాహుతా రాయస్పోషేణ సగుంస ప్రజయా చ ధనేన చ ఇంద్రేమం ప్రతలాన్ కృషిత జాతానామసద్వశీ సమేనం వర్చసాసు దేవేభ్యో భాగథా అసత్ యస్య కర్మా హవిర్గృహేణమగ్నే వర్ధయా త్వం తస్మై దేవాధిబ్రవన్నయం చ బ్రహ్మణస్పతిః ఉదుత్వా విశ్వే దేవాగ్నే భరంతు చిత్తిభిః సమాభవ శివతమః సుప్రతీకో విభావసు పంచదిశో దైవేర్యజ్ఞమవంతు దేవీరపామతిందుర్మతిం బాధమానాః రాయస్పోషే యజ్ఞపతిమా భజంతి రాయస్పోషే అధియజ్ఞో అస్థాత్ సమిద్ధే అగ్నామధిమా మహానః ఉక్షవద్రయేజ్ఞోగభేతస్తప్తం ఘర్మం పరిగృహ్యా యజంత ఊర్జాయ్ఞమసమంతదేవాదీవ్యాయత్రేజోష్ట్రే శ్రీమణా శతమయా పరిగృహ్య దేవాయజ్ఞమాయన్ సూర్యరశ్మి హరికేశ పురస్తాత్ సవితాజ్యో నిరుదయాగుం అజస్రం తస్యభూషా ప్రథమయ్యాది దేవః సంపశ్యన్ విశ్వా భువనాని గోపాః దేవా దేవేభ్యో అధ్వర్యంతో అస్థర్వీతకు సమిత్రే సమితా యజద్భ్యై తురీయో యజ్ఞో యత్ర హవ్యమే నిరతః పావక ఆశిషో నోజుషన్నాం విమానేష దివో మధ్య ఆస్తామప్రియాన్ రోదసీ అంతరిక్షం స విశ్వాజేరభిజష్టే ఘృతాజేరంతరా పూర్వమపరం చ కేతుం ఉక్షాదమద్వారుణస్ పర్ణః పూర్వస్య యోనిం విదురావివేశ మధ్య దివో లిఖితః పృష్ఠిరస్మామిదక్రమే రథః పాత్యమ్యరౌ ఇంద్రం విశ్వావేవధన్ సముద్రవ్య చ సంగిరః రథేతమగం రథీనాం వాజానాగుం సత్పతిం పదిం సున్నహో దేవాగుం వాజవక్షద్యక్షదగ్నిర్దేవో దేవాగుం వాజవక్షద వాజస్యమా ప్రథమేనో రాజేనోదగ్రహేత్ అథా సువత్రాగుం ఇంద్రో మే నిగ్రాభేణాథరాగుం నకః ఉద్గ్రాభం చ నిగ్రాభం చ బ్రహ్మ దేవావేవృథన్ అథా సువత్రానింద్రాగ్నే విశోచేనాన్వ్యస్యత ఆశుశిషానామిఘనా ఘనః క్షోభనశ్చర్షణీనా సంగ్రందనాని మిషరేకవేన శతకం సేన అజయత్సాగమింద్రః సంగ్రందనేనాని మిషేణ జిష్ణునా యుత్కారేణ దుశ్చవనేన ధిష్ణునా అజింద్రేణ జయన తత్సహద్భంయుధో నరయిషు హస్తేన వృష్ణా సైషు హస్తే సరిషంగిభిర్వశేషగ్రస్రష్టాదైషయింద్రో గణేన సగం దృష్టయత్ స్వమపాహుసభ్యోర్బృహన్వాహిరాభిరస్తా బృహస్పదే పరిదీయార్థేణ రక్షోహామిత్రాగుం అపబాధమానః ప్రభంజన్ సేనాః ప్రమృణాయుధాజయన్నస్మాకమేధ్యవితారథానాం గోత్రమిదం గోమిదం వజ్రబాహుంజయంతమజ్మ ప్రమణం తమోజసాయుమేరేభవీంద్రగం సఖాయో రథగుణబద్ధం బలవిజ్ఞాయస్థవిర ప్రవీర సహస్వానుభాజే సహ మాన ఉగ్రహ అభివీర అభిషత్వాదోజాలేత్రమింద్రరథమానిష్ఠ గోవిద అభిగోత్రాణి సహసాగాహమానో దాయో వీర శతమన్యరింద్రః దుశ్యవన ప్రదనాజాలయ్యాస్మాకం సేనా అవధప్రయత్సో ఇంద్రాసాన్నేతా బృహస్పతిర్దక్షిణా యజ్ఞః పురగేత సోమః దేవసేనానామభిషంజయీనాంజయంతీనాం మరుతో యంత్వగ్రే ఇంద్రస్య విష్ణో వరుణస్య రాజ్ఞ ఆదిత్యానాం మరుతాగుం శ్రద్ధ ఉగ్రం మహామనసాం భువనచ్యవానాం ఘోషో దేవానాం జయతాముదస్థాద్ అస్మాకమింద్రస్తముజేషధ్వజేష్వస్మాకం యాయుషవస్తాజయంతో అస్మాకం వీరా ఉత్తరే భవంతస్మానుదేవా అవతాహవేషు ఉద్ధరణే మఘవన్నాయుధాన్యుక్సత్వనాం మామకామాం మహాగుంసే రుద్రగ్రహం వాజినాం వాజినాన్యగ్రథానాం జయతామేతు ఘోషః ఉపప్రేత దేవతానరస్థిరావస్సంతు బాహవః ఇంద్రావశ్రమ యక్షత్వనాధృష్యా యథా తథా అవశిష్టా పరాపదశరవ్యే బ్రహ్మసగుంషితా దక్షామిత్రాన్ ప్రవిషమేషాం కంచనోక్షితః మర్మాభిశ్చాలయామి సోమస్తా రాజామృదేనాభివస్తాయోవస్తే అస్తు జయంతం త్వామనుమదంతు దేవాః క్షత్రబాణాః సంపదంతి కుమారాది శిఖాయివ ఇంద్రోణస్తత్ర వృత్రః విశ్వాః ధర్మ యచ్ఛతు ప్రాజేవ ప్రతిసంప్రేహి విద్వానగ్నేరగ్నే పురో అగ్నిర్భవేహ విశ్వాసాదేద్యామాభిభాహ్యోర్జన్నాదేహ్యుష్పదే క్రమభ్రమగ్నిగముక్షం హస్తేషు విభ్రదః దివపృష్ఠగం సువర్గత్వా మిశ్రాదేవేభిరాధ్వం పృథివ్యా అహముదంతరిక్షమారుహమంతరిక్షాద్దివమారుహం దివోనాగస్య పృష్టాత్ సువర్జ్యోతిరగామహం సువర్యంతో నాపేక్షణ్యాగుంహం నిరోదసి యజ్ఞే విశ్వతో ధారకం సువిద్వాగం సోమితే నిరే అగ్నే ప్రేహి ప్రథమో దేవయతాంచక్షుర్దేవానామృతమర్త్యానాం యక్షమానా భృగుభిః సజోషాః సువర్యంతమిదమానా స్వస్తి నక్తోషా సా సమనసా విలోపే ధాపయతే శిశుమేకకం సమీచీ జావాక్షామా రుక్మో అంతర్విభాజి దేవాగ్నిం ధారయంద్ర వినోదాః అగ్నేసహస్రాక్షసమూర్ధం ఛతందే ప్రాణాః సహస్రమపానాః పుంసాహస్త్ర రాజయీషే తస్మై దేవిధే మవాజాయ స్వాహా సువర్ణోదిగరుత్మాన్ పృథివ్యాగుంసేత పృష్టే పృథివ్యాసేత భాసాంతరిక్షమాపణ్యోతిషాయముత్తభాన తేజసాదిశౌద్రగుంహా ఆజుహ్వానః సుప్రదేక పురస్తాదగ్నే స్వాయ్యో నిమాసీత సాధ్యా అస్మిన్ సశస్థే అభ్యుత్తరస్మిన్ విశ్వే దేవా ఇజమానశ్చ సీతత ప్రేద్ధోరగ్నేదీతిః పురోనోజస్త్రయా సూర్మ్యాయ విష్ఠా పాగుంశస్వంతముపయం దివాజాః విధేమ దేవ రమే జన్మన్నగ్నే విధేమ స్తోమేరవరే సశస్థే యస్మాద్యోనే రుదాయథాయితేతం వ్రత్నే హవేగుంజజుహులే సమిద్ధే తాగుంస విదుర్వరేణ్యశ్రామాహం వృణేతుమతిం విశ్వజన్యా యామస్య కణ్వాదుహక్రవీనాగుం సహస్రధారాం పయసా మహీంగాం సప్తదే అగ్నే సమిధ సప్తజిత్వా సప్తహృదయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యజంతి సప్తయో నేరాపణస్వా ఘృతేన ఈదృంచాన్యాదృంచైతాదృంచ ప్రతిదృంచమిదశ్చ సంవితశ్చ సభరాః శుక్రజ్యోతిష్ట చిత్రజ్యోతిష్ట సత్యజ్యోతిష్ట జ్యోతిష్మాగిష్ట సత్యశ్చ తపాశ్చాత్యరుంహాః ఋతజిచ్చ సత్యజిచ్చ సేనజిచ్చ సుషేణశ్చాంత్యమిత్రశ్చ దూరేణమిత్రశ్చ గణః ఋతశ్చ సత్యశ్చ ధ్రువశ్చ ధరుణశ్చ ధర్తా చ విధర్తా చ విధారయః ఈదృక్షాసయే తాదృక్షాస భూషుణః సదృక్షాస ప్రతి సదృక్షాసయేతన మిదాసశ్చ సంవితాసశ్చ న భూతయే స భరతో మరుతో యజ్ఞే అస్మిన్నింద్రం దైవేర్విశో మరుతోను వర్త్మానో యథేంద్రం దైవేర్విశో మరుతోను వర్త్మాన ఏవమిమిమానం దైవేష్మిశో మానుషేశ్చాను వర్త్మానా భవంతో జీమోదస్తే ప్రతీకర్మీయాది సమతాముపస్థే అనావిద్ధయా ధనువాదయత్తగం సత్వామహిమాపిపర్తో ధన్వనాగా ధన్వనాగింజయేమ ధన్వనా తీవ్రాః సమదోజయేమ ధనుశ్రత్రోరపకామం కృణోమి ధన్వనా సర్వాః ప్రతిశోజయేమ వక్ష్యం దేవేదాగమేకం దికర్ణం ప్రియగం సఖాయం పరిషస్వ జానా యోషే వశిం దేవితాదిధన్ పంచా ఇయగం సమనే పారయంతి ఏ ఆచరంతి సమనే వయోషా మాదేవ పుత్రం విభృతాముపస్థే అపశత్రూనే విద్యదాగుం సంవిధానే ఆర్తి ఇమే విస్ఫురంతి అమిత్రాన్ భక్వీనాం పితా బహురస్య పుత్రశ్చిష్టాకృణోతి సమనామగత్య ఇషుభిస్సంగా పృతనాశ్చ సర్వా పృష్ఠేణినద్ధో జయతి ప్రసూతః తిష్టన్నయతి వాజినః పురో యత్ర యత్ర కామయతే సుషారథి అభీషూనాం మహిమానం పనాయ దమనః పశ్చాదమయచ్చంతి రశ్మయః ఏవ్రాన్ ఘోషాన్ కృణ్వతే వృషపాణయో స్వారథేభిః సహ వాజయంతః అవక్రామంతః ప్రవదేరమిత్రాన్ క్షిణంతి శత్రోగం రణపవ్యయంతః రథవాహనగం హవిరస్య నామ యత్రాయుధం నిహితమస్య వర్మ తత్రారథముపశగ్మగం సదేమ విశ్వాహామయగం సుమనస్య మానాః స్వాదుషకం సదః పితరో వయోధా కృచ్చక్తివంతో గభీరాః ఆయుధమనామృద్ధా సదో వీరా ఉరవా భ్రాతసాహా పితర స్వామ్యాదశివేనా పృథివీ అనేహసా పూషాన పాదుతాక్షామాజన్నో అఘజగం సదీశత స్వర్ణం వస్తే మృగో అస్యాదంతో గోభిస్తన్నద్ధాపదతి ప్రసూత యత్రానరస్సం చ విజద్రవంతి తత్రాస్మభ్యమిషవ శర్మయగుంసన్ పరివృంధినాశ్మాభవతు నస్తమా సోమాధిబ్రవేతునోదితి శర్మ యచ్చతు ఆజంఘంతి సాన్వేషాం జఘనాగం ఉపజిఘ్నతే అశ్వాజని ప్రజేతసోశ్వాహం సమత్సుచోదయ అహిరివ భోగే పరియేతి బాహుంజాయా హేతిం పరిబాధమాన హస్తఘ్నో విశ్వామయురాని విద్వాన్ పుమాన్ పుమాగం సంపరిపాద విశ్వతః వనస్పద వేద్వం గోరి భూజా అస్మత్సఖా ప్రధన సువీరః గోభిః సన్నద్ధ అధివీడయ స్వాతే జయతు జయత్వాని పరియోజముద్భృతం వనస్పతిభ్యః పరియాభృతం సహ అపామోజ్వాలం పరిగోభిరావృతమింద్రస్య వజ్రగం హవిరాథయ్యజ ఇంద్రస్య వజ్రో మరుతామనేకం మిత్రస్య గర్భో వరుణస్య నాభిః సేవాన్నో హవ్యదాదింజుషాణో దేవరథ ప్రతిహవ్యాగృహాయ ఉపశ్వాసయ పృథివీ ముదద్యాం పురుత్రాదే మనుతాం విష్ఠితం జగత్ స్వతంతుభేదయోరింద్రేణ దేవేర్దూరాద్దవీయో అపసేధశత్రూన్ ఆక్రందయ బలమోజో నాధానిష్టనిహితురితాపాధమానః అపప్రోచదుందుభేదుక్షునాగం ఇదరింద్రస్య ముష్టిరసి వీణయస్వ ఆమూరజ ప్రత్యావర్తయేమాక్యేతుమద్దుందుభిర్వహవదీతి సమస్తవర్ణాశ్చరంతి నో నరోస్మాకమిందరథినోదయంతు యదక్రంద ప్రథమం జాయమాన ఉద్యాన్ సముద్రాదుదపాపురేడాల్ శేనస్య పక్షా హరిణస్య బాహో ఉపస్తుత్యం మహి జాతంతే అర్వన్ యమేణ దత్తం త్రిదయేణ మాయుమగేంద్రయేణ ప్రథమో అధ్యతిష్ఠతే గంధర్వో అస్య రచనామగర్భ్రాన్ సూరాదస్వం వసవో నిరదష్ట అసి యమో అస్యాదిత్యో అర్వన్నసి త్రిదోగుహ్యేన వ్రతేన అసి సోమేన సమయా వికృక్క ఆహుస్తే త్రీణి దివిబంధనాని త్రీణి ఆహుర్దివిబంధనాని త్రేణ్యప్సుత్రేణ్యంతః సముద్రే ఉదేవమే వరుణశ్చాన్ సర్వనయత్రాద ఆహు పరమంజలితం ఇమా దేవాయన్నవమార్జనాని మా సఫానాగం సరిదుర్నిధానాః అత్రాదే భద్రానశనా అపశ్యమతస్యాభిరక్షంతి గోపాః ఆత్మానం దేవనసారాధానామోదివాపదయంతం పదంగం శిరో అవశ్యం పదిభిస్తుకేభిరేణుభిర్దేహమానం పదత్రే అత్రాదే రూపము క్రమమవశ్యం విజేషమాణమిషాపదేగోః యదా దేమర్తో అనుభోగమానలాదిగ్రదుష్ఠవోషధీరీకః అనుత్వారసో అనువర్యో అర్వన్నగావోనుభగ కణీనాః అనువ్రాతస్తవ లక్ష్యమే యరణు దేవాములే వీర్యంతే హిరణ్యసింగోజో అస్య పాదామనోజ బాహవర ఇంద్ర ఆసీత్ దేవాయుదస్య హవిరద్యమాయనయో అర్వందం ప్రథమో అధ్యతిష్ఠత్ ఈర్మాంతరస్య నిగమధ్యమాసస్య సూరణాసో దివ్యాసో అత్యాహ అగుంసాయ శ్రేణిశోయంతే యదాక్షుషుర్దివ్యమగ్నవశ్వాహ తమ శరీరం పదయుష్మర్వం తమ చిత్తం వాతయిబద్ధజీవాన్ తమ శంగాని విష్ఠితా పురుత్రారణ్యేణ దర్భురాలాచరంతి ఉపప్రాగాచ్ఛసనం వాజ్యర్వాదేవద్రీతా మనసాదీధ్యానః అజః పురోణీయతేనాభిరస్యానుపశ్చాక్కవయోయంతి రేభాః ఉపప్రాగాత్వరమయ్యత్సమర్వాగు అక్షాపితరం మాతరం చ అద్యాదేవాష్టతమో హి గమ్యాశుషేవార్యాణి మానో మిత్రో వరుణో అర్యమాయుందభుక్షా మరుత పరిక్షన్ యద్వాజినో దేవజాతస్య సప్తే త్వమక్ష్యామో విదథే వీర్యాణి యన్నిర్నిజారే ప్రసాత్ ప్రావృతస్య రాజిం గభీతాం ముఖతో నయంతి సుప్రాణయో మేమ్యద్విష్కరో మహేంద్రాపోష్ణా ప్రియమప్యేది పార్థః ఏషాగ పురో అశ్వేన వాజినా పూష్ణో భాగో నీయతే విశ్వదేవ్యః అభిప్రియయ్యత్తు రోడా సమర్వదాత్మష్టేగేణగుంసౌ శ్రవసాయ జన్మతి యద్ధవిష్టమృతుమానుషాః పర్యష్మన్నయంతి అత్రాపోష్ణః ప్రథమో భాగయేది యజ్ఞం దేవేభ్యః ప్రతివేదయన్నజః భూతాద్భర్యురామయాగ్నిమింధోగ్రావగ్రాభూతజగ్గస్తాద్విప్రః తేన యజ్ఞేన స్మరం కృతేన స్పృష్టేన వక్షణాభృణధ్వం యూపవ్రస్కా ఉదయే యూపవాహాశ్చశానయ్యే అశ్వయూపాయ రక్షతి ఏచార్వదే పజనకం సంభరంతితో దేశామభిగోర్దన్నయన్వదో ఉపప్రాఘాత్ సుమన్మేధాయమన్మదేవానామాషా ఉపవీతపృష్ఠః అన్వేనం విప్రార్హయో మదంతి దేవానాం పుష్టేతి కర్మా సుబంధం యద్వాజిలో దామసందానమర్వతోగాశీర్షణ్యానసనారజ్జులస్య యద్వాఘాస్య ప్రభృతమాస్తే కృణగం సర్వాతాతే అపి దేవేష్వస్తు యదశ్వస్య క్రమిషో మక్షికాశయద్వాస్వరో స్వజితో రిప్తమస్తి యద్ధస్తయోశ్వమితుర్యన్నఖేషు సర్వాతాతే అపి దేవేష్వస్తు యదో మధ్యముదరస్యావపాదయ ఆమస్య క్రమిషో గంధో అస్తి సుగతాదచ్చమిదారృణ్వంతూతమేషగంశతపాకం పజంతో యత్తే గాత్రాదగ్నినా వక్ష్యమానాదభిశోనన్నిహతస్యావధావతి మాదద్భోమ్యామాశ్రణన్మాగ్నేషు దేవేభ్యస్తుభ్యో రాతమస్తు ఏ వాజినం పరిపశ్యంతి పక్వంజలీ మాహస్వరభర్నిర్హరేతి ఏ చార్వదో మాగుంస భిక్షాముపాసతముతో తేషామభిగోర్తిర్నయిన్వదో ఎన్నేక్షణం మాగస్పజన్యా ముఖాయాయా పాత్రాణి యూష్ణ ఆసేదనాని ఊష్మన్యా విధానా చరుణామంకా సోనా పరిభూషంత్యశ్వం నిక్రమణం నిషలనం వివర్తనం యచ్చపడ్వీ సమర్వదః యచ్చ వపో యచ్చ ఘాసం జఘాన సర్వాతాతే అపి దేవేష్మస్తు మా త్వాగ్యర్థనయద్ధోమగంధర్మోఖాభ్రాజంత్యభిక్తజగ్భిః ఇష్టం వేదమభిగోత్తం వషట్కృతం దేవాసః ప్రతిగర్భంత్యశ్వం నిరస్వాయమాసముపస్కృణంత్యధీవాసయ్యాహిరణ్యాన్యస్మై సందానమర్వందం వడ్వీషం ప్రియా దేవేష్వాయామయంతి యత్తే సా దేవః సా సోకృతస్య వాష్ణ్యా వాకషయా వా తతోద సుదేవతా హవిషాధ్వరేణ సర్వాదాదే బ్రహ్మణా సూదయామి చతుర్థికం షద్వాజినో దేవబంధోర్వం క్రీరశ్వస్య స్ఫుజతిః సమేతి అచ్చిద్రాగాత్రా వయనాగ్రాదపరుష్పదరుణుష్యావిశస్త ఏకస్పష్టరుష్పస్యావిశస్తాద్వాయంతారాభవదస్తసర్తు యాగాత్రాణామృతుథాగ్రావితాపిండానాం ప్రజుహోమ్యగ్నౌ మాత్వాదవత్ప్రియ ఆత్మా ప్రియంతం మా స్వధిస్తనుభాతిష్ఠిపత్తే మాతే గృద్ధర్విశత్తాదిగాగసిద్రాగాత్రాణ్యసి నామిథోకః న వాపు వేతన్మియతే నరిష్యతి దేవాగుంజిజేజపతిభిస్తృకేభిః హరితేయం జాపృషతి అభూతామాస్థాద్వాజేధురిరాధుభస్య సుగవ్యం నో వాజే స్వస్మియం పుగుంసః పుత్రాగం ఉత విశ్వాపుషగం రయం అనాగాస్పన్నోక్షత్రం నో అశ్వమనతాగం హవిష్మాన్ అగ్నా విష్ణో సుజోషసేవార్ధంతు భాంగిరః యుమ్నేర్వాజేభిరాగతం వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిష్ట మే ప్రతిష్ట మే ధీతిష్ట మే కృతశ్చ మే స్మరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శృతిష్ట మే జ్యోతిష్ట మే సుభశ్చ మే ప్రాణశ్చ మే బాణశ్చ మే జ్ఞానశ్చ మే సుష్ట మే చిత్తం చ మహాభీతం చ మే వాక్య మే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రం చ మే చక్షశ్చ మే మలం చ మపోజశ్చ మే సహశ్చ మహాయుశ్చ మే జరా చ మహాత్మాన మే తనోశ్చ మే శర్మజ మే వర్మజ మేంగాజ మే స్థానజ మే పరోగంషజ మే శరీరాజ మే జ్యేష్ఠం చ మహాధిపత్యం చ మే మన్యశ్చ మే భామశ్చ మేమశ్చ మేంభశ్చ మే జయమాజ మే మహిమాజ మే మహిమాజ మే ప్రథినాజ మే పష్మాజ మే ద్రాహుయాజ మే వృద్ధం చ మే వృద్ధిశ్చ మే సత్యం చ మే శ్రద్ధాజ మే జగచ్చ మే ధనం చ మే వశశ్చ మే క్లిష్ట మే క్రీడాజ మే మోదశ్చ మే జాతం చ మే జనిష్యమానం చ మే సూక్తం చ మే సుకృతం చ మే విత్తం చ మే వేద్యం చ మే భూతం చ మే భవిష్యచ్చ మే సుఖం చ మే ఉపథం చ మరుద్ధం చ మరుద్ధశ్చ మే ముక్తం చ మే గుప్తశ్చ మే మతిశ్చ మే సుమతిశ్చ మే సంచ మే మయశ్చ మే ప్రియం చ మే ను కామశ్చ మే కామశ్చ మే ను మనసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే యుధశ్చ మే భగశ్చ మే ద్రవిడం చ మే యంతాజ మే శబ్దాజ మే క్షేమశ్చ మే శ్రుతిశ్చ మే విశ్వం చ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే సోశ్చ మే ప్రసోశ్చ మే ధీరం చ మే లయశ్చ మృదం చ మే మృదం చ మే యక్ష్మం చ మే నామయక్ష మే జీవాదుశ్చ మే దీర్ఘాయుక్తం చ మే న మిత్రం చ మే భయం చ మే సుఖం చ మే శయనం చ మే సూషా చ మే సుఖినం చ మే ఊర్ధ మే సోనృతా చ మే పయశ్చ మే రసశ్చ మే ఘృతం చ మే మధుర మే సుద్ధిశ్చ మే సుకేతశ్చ మే ఘృతిశ్చ మే వృష్టిశ్చ మే జయిత్రం చ మావోద్భిర్జం చ మే రయశ్చ మే రాజశ్చ మే పుష్టం చ మే పుష్టిశ్చ మే విభుజ మే ప్రభుజ మే బహుజ మే భూయశ్చ మే పూర్ణం చ మే పూర్ణతరం చ మే కృతిష్ట మే గోయవాష్టమేన్నం చ మే క్షుచ్చ మే ప్రేహయశ్చ మే యవాష్ట మే మాఘాష్ట మే నిలాష్ట మే ముద్గాష్ట మే ఖల్వాష్ట మే గోధూమాష్ట మే మధురాష్ట మే ప్రియంగవశ్చ మే నవశ్చ మే శ్యామాకాష్ట మే దీవారాష్ట మే అశ్వాజ మే మృత్తికాజ మే గిరయశ్చ మే పర్వతాష్ట మే శిఖదాష్ట మే వనస్పతయశ్చ మే హిరణ్యం చ మే యశ్చ మే శీసం చ మే ప్రభుశ్చ మే శ్యామం చ మే లోహం చ మే అగ్నిశ్చ మహామశ్చ మే వేరుధశ్చ మవోషధయశ్చ మే కృష్ణవచ్చం చ మే కృష్ణవచ్చం చ మే గ్రామ్యాశ్చ మే పదవహారణ్యాశ్చ యజ్ఞేన కల్పంతాం మిత్తం చ మే మిత్తిశ్చ మే భూతం చ మే భూతిశ్చ మే వసుజ మే వసుదిశ్చ మే కర్మ చ మే తిష్ట మే రక్షష్ట మగేవష్ట మగిలిష్ట మే గతిష్ట మే అగ్నిష్ట మహింద్రష్ట మే సోమష్ట మహింద్రష్ట మే సువితాజ మహింద్రష్ట మే సరస్పదేశ మహింద్రష్ట మే భూషాజ మహింద్రష్ట మే బృహస్పతిష్ట మహింద్రష్ట మే మిత్రష్ట మహింద్రష్ట మే వరుణశ్చ మహింద్రష్ట మే పుష్పాజ మహింద్రష్ట మే ధాతాజ మహింద్రష్ట మే విష్ణుష్ట మహింద్రష్ట మే శ్వినోజ మహింద్రష్ట మే మరుదశ్చ మహింద్రష్ట మే విశ్వేజ మే దేవాయింద్రష్ట మే పృథివీచ మహింద్రష్ట మే అంతరిక్షం చ మహింద్రష్ట మే జ్యౌష్ట మహింద్రష్ట మే నిజష్ట మహింద్రష్ట మే మూర్ధాజ మహింద్రష్ట మే ప్రజాపతిష్ట మహింద్రష్ట మే అగుంశుష్ట మే రశ్మిష్ట మే దాభ్యష్ట మేధిపతిష్ట మహుభాగుంశుష్ట మే అంతర్యామశ్చ మహేంద్రవాయవశ్చ మే నేత్రావరుణశ్చ మహాశ్వినశ్చ మే ప్రతి ప్రస్థానశ్చ మే శుక్రశ్చ మే అంధీజ మహాగ్రహణశ్చ మే వైశ్వదేవశ్చ మే ధ్రువశ్చ మే వైశ్వానరశ్చ మధుర్గ్రహాశ్చ మే దిగ్రాహ్యాశ్చ మహేంద్రాగ్నశ్చ మే వైశ్వదేవశ్చ మే మరుత్పదీయాశ్చ మే మహేంద్రశ్చ ఆదిత్యశ్చ మే ఆవిత్తశ్చ మే ధారస్పదశ్చ మే ఔష్ణశ్చ మే భాత్రే మదశ్చ మే హారియోజనశ్చ మే ఇద్భ్రష్ట మే బలిష్ట మే వేదిష్ట మే దృష్టయాష్ట మే సుతశ్చ మే జమదాష్ట మే ఘ్రావాణశ్చ మే సర్వశ్చ మౌ పరమాష్ట మే శిజవనేజ మే ద్రోణగరసష్ట మే వాయవ్యాయజ మే భూతభృష్ట మాధవలీయశ్చ మాగేభ్యం చ మే వృద్ధానం చ మే గృహాష్ట మే తదశ్చ మే పురోడాధాష్ట మే ప్రజదాష్ట మే బృధశ్చ మే స్వగాగారశ్చ మే అగ్నిష్ట మే ధర్మష్ట మే అర్కష్ట మే సూర్యష్ట మే ప్రాణశ్చ మే స్వమేధశ్చ మే పృథివీచ మే నిధిష్ట మే దిజిష్ట మే ద్యౌష్ట మే శక్వరీరంగుల యోజిష్ట మే యజ్ఞేన కంపం దామృక్ష మే దామజ మే సోమష్ట మే ఇజుష్ట మే దీక్షాజ మే తమశ్చ మరుదుష్ట మే ప్రదంత మే అహోరాత్రయో దృష్ట్యా బృహత్ మే యజ్ఞేన కల్పేతా. గర్భాశ్చ మే వత్సాశ్చ మే ప్రవిష్ట మే ప్రవీత మే దిత్యవాచ్య మే దిత్యౌహీత మే పంజావిష్ట మే పంజావీత మే త్రివత్సశ్చ మే త్రివత్సాచ మే దుర్యవాచ్య మే దుర్యౌహీత మే పష్ఠవాచ్య మే పష్ఠౌహీత ముక్షాచ మే వశాచ మృఢవచ్చ మే వేహచ్చ మే నడ్వాంచ మే ధేనుశ్చ మాయుర్యజ్ఞేన కల్పదాం ప్రాణో యజ్ఞేన కల్పదాం అపానో యజ్ఞేన కల్పదాం జ్ఞానో యజ్ఞేన కల్పదాం చక్షుర్యజ్ఞేన కల్పతాం శ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనోయజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతాం ఆత్మా యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం ఏకాదశమే త్రిశ్రష్టమే పంచదశమే సప్తదశమే నవదశమే ఏకాదశమే త్రయోదశమే పంచదశమే సప్తదశమే నవదశమయేకవిగుంధరిష్టమే త్రయావిగుంధరిష్టమే పంచవిగుంధరిష్టమే సప్తవిగుంధరిష్టమే నవవిగుంధరిష్టమే ఏకత్రిగుంధమే త్రయస్త్రిగుంధమే త్రయస్త్రష్టమే అష్టౌచమే ద్వాదశమే షోడశమే విగుంధరిష్టమే చతుర్విగుంధరిష్టమే అష్టావిగుంధరిష్టమే ద్వాత్రిగుంధమే షత్రిగుంధమే చత్వారిగుంధమే చతుశ్చత్వారిగుంధమే అష్టాచత్వారిగుంధమే వాజశ్చ ప్రథమశ్చ విదశ్చ కృతశ్చ సువస్త్రోర్ధాజ వ్యష్టియశ్చాంత్యాయనశ్చాంత్యశ్చ భువనశ్చ భువనశ్చాధిపతిశ్చ వాజో నః సప్త ప్రతిషష్ఠిరస్రో వాపరావదః వాజో నో విశ్వే దేవేర్ధనధాతా విహావతో విశ్వే అద్య మరుతో విశ్వభూతే విశ్వే భవంతజ్ఞయ సమిద్ధాః విశ్వే నో దేవావసాగమంతు విశ్వమస్తద్రవిణం వాజో అస్మే వాజస్య ప్రథమం దేవార్థైర్జ్ఞాతా హిరణ్యయైః అగ్నిరింద్రో బృహస్పతిర్మరుతః స్వామపీతయే వాజే వాజేవత వాజినో నోధనేష విప్రామృతారజ్ఞాః అస్య మధ్వప్యవదమాదయధ్వం దృక్తాయాత పృథివేదేవయానైః వాజః పురస్తాదుదమధ్యతో నో వాజో దేవాగౌ ఋతుభిః కల్పయాది వాజస్య హి ప్రథమోన్నమేది విశ్వా ఆశా వాజపజర్భవేయం అయ పృథివ్యాం పయమోషధేనుపయో దివ్యంతరిక్షేపయోధాం పయస్పదే పరిధస్సంతు మహ్యం సంవాసజామివయసాఘృతేన సంవాసజామ్యమవోషధీభిః సోహం వాజగుంసనేయమగ్నే నక్తోషాసా సమనసా విలోపేధాపయేతే శిశుమేకగుంసమేతి యామాక్షామా రుక్మా అంతర్విభాజదేవాగ్ని ధారయంత వినోదాః సముద్రోజినభస్తానాద్రాను శంభోర్మయోభోరభిమావాహిస్వాహమారుతోజ మరుతాంగణః శంభోర్మయోభోరభిమావాహిస్వాహమస్యరజుస్వా శంభోర్మయోభోరభిమావాహిస్వాహ అగ్నిరగ్నిశవదాభిజేన దివ్యవంశువర్ణం వయసా బృహంతం తేన వయం పదేమ గ్రద్ధస్య విష్టపగుంసువోర్భానాధినాగ ఉత్తమే యమోదే పక్షావచనోపధత్రిణోయాభ్యాగం రక్షాగస్య పహగ్రస్యగ్నే కాభ్యాం పదేమ సుకృతామలోకయ్యత్రయప్రసమజాయే పురాణాః చిరసమగ్రయా నిరుందర్దక్షస్యేన హిరణ్యవక్షస్య గుణాభరణ్యం మహాన్ ధృవాణిషత్తః నమస్తే అస్తు మామాహిగుంసేర్విశ్వస్య మోర్ధన్నశ్రుతిశ్రుతః సముద్రే దేహృదయమంతరాయ ద్యావా పృథివీ భువనేష్వర్పితే రుద్రోధత్వదశింభింద దివః పర్జన్యాదంతరిక్షాత్ పృథివ్యాస్తతో నావృష్ట్యావద దివోమోర్ధాజ పృథివ్యానాభిరోర్ఘపామోషధీనాం విశ్వాయ శర్మ సప్రధానమస్పథే ఏదృషయస్తపదా సత్తమాధేంధానాగ్యయోగవరాభరంతః తస్మిన్నహం నిదధేనాగే అగ్నిమేదయ్యమాహుర్మనవస్తేర్నవలిషం తమం పత్నేభిరణుగచ్చేమదేవాః పుత్రేర్భ్రాతృభిరుదమాహిరణ్యైః నాగం గృహ్ణానాః సుకృతశ్చ లోకే తృతీయే పృష్ఠే అధిరోచనే దివః ఆవాచో మధ్యమరుహద్భురణ్యలయమగ్నిస్సత్పదిష్టేగినానః పృష్ఠే పృథివ్యాని హి తోద విద్యుదతః స్మరణకృణతేయే పృథన్యవః అయమగ్నిర్వీరతమో వయోధా సహస్తిజోధీప్యదామ ప్రయుచ్ఛన్ విభ్రాజమానస్య నిరస్య మధ్యమ ప్రయాజ దివ్యాని ధామ సంరక్షమనసంప్రయాతాజ్ఞ పశోదే వయానాం కృణుధ్వం అస్మిన్ స్వశస్థే అభ్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ చేతత సహస్రం వహసి ఏనాగ్నే దుర్వవేదసం తేనేమయ్యజ్ఞం నా వహదే వయానాయముత్తమః ఉద్బ్యస్తాగ్ ప్రతిజాగిర్ఖ్యేన విష్ణామూర్తేథామయం చ పునః కృణ్వర్గస్థాపితరయ్యమానమన్వాదాగుంసేత్వయంతుమేతాం అయంతేయో జాతో అరోజసాగ్నారోహాసానోరుద్ధయాయంతేంధానాస్తనవం పుషేమ మహ్యన్నవంతాం ప్రతిషష్టరస్తయాధ్యక్షేణ పదనాలయేన మమదేవాభిహవే సంతు సర్వ ఇంద్రావంతా మరుగా విష్ణురగ్నిః మమాంతరిక్ష మరుగోపమస్తు లక్ష్యం వాదస్పదాం కామే అస్మిన్ మయి దేవాద్రవిణమాయంతాం మయి ఆశీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతా రావణసంతపూర్వేష్టా శ్యామ తనువాసువీరాః మహ్యం యజంతమయాలి హవ్యాగోజి సత్యామనసో మే అస్తు ఏ నోమానిగాంగనమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతా మే దేవేక్షణ విశ్వే దేవాదయ్యవీరయధ్వం మాహాస్మహి ప్రజయామానోభిర్మానధామద్భిషదేశోమలాయన్ అగ్గర్మణ్యం ప్రజగదం పురస్తాదలబ్ధో గోపాః పరిపాహినస్త్వం ప్రత్యంచోయంతు నిగతః పునస్తే మైషాణ చిత్తం ప్రబుధా వినేషదే ధాతాధాతునాం భువనశ్రేయస్పతిర్దేవగుం సవితారమభిమాదిషాహం ఇమం యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాహం యజమానన్యర్థాత్ పురుర్యజానో బృహః శర్మయగుం సదస్మిన్హవే పురుహూతః పురుక్షో సదః ప్రజాయే హయస్వమృయేం ప్రమాణో రీర్ఘోమాపరాధాః ఎన సపత్రాపతేభవంతింద్రాగ్నిభ్యామవాధామహేతాన్ వసవో రుద్రాద్యా ఉపరిస్పృశం మోగ్రంచేత్తారమధిరాజమక్రన్ అర్వాంచమింద్రమహతో హవామహే యోగోయుద్ధనజస్వీర్యమన్నో యజ్ఞం విగమేజుషస్వాస్య కుర్మో హరివో మేదినం త్వా అగ్నేర్మన్వే ప్రథమస్య ప్రచేతసోయం పాంచజన్యం బహవస్తమింధతే విశ్వస్యాం విషప్రవిశివాగుం సమీమహే సమామంజత్వగోహశః యస్కేదం ప్రాణన్యమిషద్యజేతిస్య జాతుంజనమానం చ కేవలం స్తౌం యజ్ఞన్నాథిజోహరీమి సమామంజత్వగోహశః ఇంద్రస్య మన్యే ప్రథమస్య ప్రచేతసోర్గ్నస్తో మా ఉపమాపుమాగుః సంగ్రామన్నయం వశీ యుధేయ పుష్టాని సగం సృజయత్రయాణి స్తౌమేంద్రం నాచితోజోహమేమి సనామంజత్వగుంహసః మన్వేవాం మిత్రావర్ణాతస్య విత్తగుం సత్యోజదాతృగుంహనాయం యుజేతే యా రాజానగుం సరసం యాథముగ్రాదానామంజదనాగదః యో భాగం రథరస్మి సత్యధర్మామిషరంగముపయాది దూషయన్ సౌమిత్రావరుణానాథిజోజో హవేమితౌ నామంచమాగసః భాయోస్స వితర్విదసాని మన్మహే యావాత్మన్వద్విషతో యోజరక్షదః యో విశ్వస్య పరివోపభోగస్తౌ నామంచమాగసః ఉపశేష్టానాశిరో దేవయోర్ధర్మే అస్థిరన్ సౌమి ఆయుంత విదారన్నాథిజోజో హవేమితౌ నామంచమాగసః ేష్మోస్తోమంజమాగతం సూర్యాయమానౌ సౌమి దేవాశ్వినో నాథితోజో హవేమితౌ నోమంజమాగత మరుదాన్వేధినాబ్రువంధ ప్రేమాంబాజం విశ్వామవంత విశ్వే ేనోమంజంతేన సహ యజ్ఞమాయుధం వేడిదగం సహస్రద్దివ్యగం సర్ధ ప్రతనాథు జిష్ణో సౌమి దేవాన్ మరుతో నాథిజోజో హవీమితేనోమంజంతేన సహ దేవానామన్మే అధివాబ్రవంతు ప్రేమాం వాజం విశ్వాబవంతి విశ్వే ఆశోనుహువే శ్రీమానోదయే తేనో ముంచంతేన సహ ఇదిమ్మాభిశోచతి పౌరుషేయేణ దేవ్యేన స్తోమి విశ్వాన్ దేవాన్నాదితోజోహవేమి తేనో ముంచంతేన సహ అనునాద్యానుమతిరం విజనుమతే త్వం వేష్మానరోనమూర్త్యా పృష్టో దివి ప్రతిష్టే అభవతాం వసూనాం సో విద్యావా పృథివీనాధితోజో హవేమితేనో ముంచతమగుంహదః ఉర్వీరోదసేవలి వక్ష్ణో సంక్షేత్రస్య పత్నీ అధిమాబ్రూయాతం సో విద్యావా పృథివీనాధితోజో హవేమితేనో ముంచతమగుంహదః ఎత్తే వయం పురుషత్రాయ విష్ఠా విద్వాగుంసస్య కృమాగచ్చనాగః ృదేష్స్మాగం మరిదేలనాగా్యేనాగం సజశ్రథో విశ్వయజ్ఞే యథా హతద్వసవో గౌర్యంచిత్పరిషిరామముంచదాయత్రాహ ప్రాతార్యజ్ఞే ప్రతరాన్నాయుః చతుర్థకాండః సమాప్తః.